పత్యమితి జాః పత్యం సుయమమాగ్రేణుష్మితి సూక్ష్మం ఆగ్రేణుష్ కృణుష్ శత్రూయతామితి శత్రుయతాం అభితిష్టా మహాగ్నేసి మహాగ్నేసి మహాగ్నేసి తాం హి మంద్రతామమర్కశోకై మంద్రతమమితి మంద్రతామం అర్కశోకైర్వృమహే అర్కశోకైరిత్యర్కశోకై అవృమహే మహీ మహీన నశ్రోషీ శ్రోష్యగ్నే అగ్నయిత్యగ్నే ఇంద్రన్నా నత్వా సవసా శవసా దేవత వాయుం వాయుం ప్రణంతి ప్రణంతి రాధసా రాధసా నృతమా ఋతమా ఇది నృతమా ే అగ్నే అగ్నే స్వాహుత స్వాహుత ప్రియాసా స్వాహుతేతి ఆహుత ప్రియాసస్ సంతు సంతు సూరయా సూరయైతి సూరయా యంతారో యే మఘవాన మఘవానో జనానా మఘవాన ఇది మఘవాన జనానామూర్వా పూర్వాందయంత దయంత గోనా గోనామితి గోనా శ్రుతిశ్రుత్కర్ణ శ్రుత్కర్ణవన్నీభి శ్రుత్కర్ణేతి శ్రుత్ కర్ణ వన్నీభిర్దేవై వన్నీభిరితి వన్నీభి దేవైరగ్నే అగ్నే సయావాభి సయావాభిరితి సయావాభి ఆసీదంతు శ్రీలంతు వర్గిషి వర్గిషి మిత్ర మిత్రో అర్యమా అర్యమా ప్రాతర్యావాన ప్రాతర్యావానో అధ్వరం ప్రాతర్యావాన ఇది ప్రాత యావాన అధ్వరమిధ్వరం విశ్వేషామదీతి అదీతిర్యజ్ఞయానా విశ్వేషా విశ్వేషామదీతి అరీచర్మానుషాణ మానుషాణమితి మానుషాణ అగ్నిర్దేవానామవాహ అవ ఆవృణాన ఆవృణాన సువృళీక ఆవృణాన ఇత్యావృణాన సుమృళీకో భవతు సుమృళీక ఇతి సువృళీక భవతు జాతవేదా జాతవేదాయితి జాత వేదా మహో అగ్నే అగ్నే సమిధానస్ సమిధానస్ శర్మణి సమిధానస్ సంవిధానస్ శర్మణ్యనాగా అనాగా మిత్రే మిత్రే వరుణే వరుణే స్వస్తయే స్వస్తయైతి స్వస్తయే శ్రేష్టే శ్యామ శ్యామ సవితు సవితు సవీమని సవీమని తద్దేవానా దేవానామవాహ అవో అద్య అద్యా వృణీమహే వృణీమహ ఇది వృణీమహే కాపశ్చిత్ ఇత్యుహో పిప్యుస్తర్యా స్తర్యో నగావాహ గావో నక్షన్ నక్షన్ ఘతం ఘతంజాగితారా జరితారస్తే తయింద్రా ఇంద్రేతి ఇంద్ర యాగి వాయు వాయన్న నియుతో నియుతైతి నియుతా నో అచ్చా అచ్చాత్వం త్వాం హి ధీభిః ధీభిర్దయసే దయసేవి పివాజాం వాజానితి వాజాన్ గావ ఉప ఉపావత అవతావతం అవతం మహీ మహీ యజ్ఞస్య మహీ మహీ యజ్ఞస్య రప్సుదా రప్సుదేతి రప్సుదా గుహాకన్నా కన్నా హిరణ్యయా హిరణ్యయేతి హిరణ్యయా యదద్యా అద్య సూరే సూర ఉదీతే ఉదితే నాగా ఉదీత ఇత్యుత్ ఈతే అనాగా మిత్ర మిత్రో అర్యమా అర్యమేశ్యర్యమా సువాతీ సవిత సవిత భగా భగతి భగా ఆసుతే సుతే చింత చింత శ్రియం శ్రియాం రోదస్యో రోదస్యోరభిశ్రియం అభిశ్రియమిత్యాభిశ్రియం ప్రసాదాధీత అధీత వృషభం వృషభమితి వృషభం ఆతిష్టం తం పరి ఆతిష్టంతమిత్యాతిష్టంతం పరి విశ్వే విశ్వే అభూషన్ అభూషన్ శ్రియా శ్రియోవసాన వసానశ్చరతి చరతి స్వరోచి సరోచిరితి స్వరోచి మహత్తత్ తద్విష్ణా విష్ణో అసూరస్య అసూరస్య నామ నామా విశ్వరూపః ఆ విశ్వరూపః విశ్వరూపో అమృతాని విశ్వరూపైతి విశ్వరూపః అమృతాని తస్థౌ తస్థాయి తస్థౌ ప్రవాహ ఓ మహే మహే మందమానాయ మందమానాయాంధస అంధసోర్చ అర్చ విశ్వానారాయ విశ్వానారాయ విశ్వాభువే విశ్వభువైతి విశ్వభువే ఇంద్రస్య సుమాఖం సుమాఖాం వహ సుమాఖమితి సుమాఖం సహోముహి మహిశ్రవా సవో నమ్నం నమ్నం చ రోదసీ రోదసీ సపర్యత రోదసీ ఇతి రోదసీ సపర్యత ఇతి సపర్యత బృహన్నితే ఇది విద్మయేషాం ఏషాం భూరి భూరి సత్తం సత్తం పృథు పృథుస్వరూ స్వరితి స్వరూ ఇంద్రేహి ఏహి ఇహి మత్సి మత్స్యంధస అంధసో విశ్వేభిః విశ్వేభిః సోమపర్వభిః సోమపర్వభిరితి సోమపర్వభిః మహాభిష్టిః అభిష్టిరోజసా ఓజసేత్యోజసా ఇంద్రో వృత్రం వృత్రమవృణోత్ అవృణోత్ శబ్దనీతిః శబ్దనీతి ప్ర శబ్దనీతి శబ్ద నీతిః ప్రమాయినాం మాయినామవినాత్ అవినాద్వర్పనీతిః వర్పనీతిరితి వర్పనీతిః అహం యాంసం యాంసముషధకే యాంసమితి విహాంసం ఉషధసగ్వనేషు వనేష్వావిః ఆవిద్ధేనాః ధేనా అకృణోత్ అకృణోద్రామ్యానాం రామ్యానామితి రామ్యానాం కుతత్వం త్వమింద్ర ఇంద్రమాహీనః మాహీనః సన్ సన్నేకాః ఏకో యాతి యాతి సత్పతే సత్పతే కిం సత్పతయీషతే పదే కిం తే అయిత్థా ఇచ్చేతీయత్థా సంపృచ్ఛసే పృచ్ఛసే సమరాణః సమరాణస్సుభానై సమరాణైతి సమ్ అరాణః సుభానై అర్వోచే వోచేస్తత్ తన్నాః నో హరివః హరివోయత్ హరివైతి హరివః యత్తే తే అస్మే అస్మే ఇత్యస్మే ఆసత్ తత్తే త ఇంద్ర ఇంద్రాయవాః ఆయవః పనంత పనంతాభి అభియే యభూవర్వం భూవర్వం గోమంతం గోమంతం తితృత్సాన్ గోమంతమితి గోమంతం తితృత్సానికి తితృత్సాన్ సగర్స్వయ్యే సగర్స్వమితి సగత్ స్వం యే పూర్వపుత్రాం పూర్వపుత్రాం మహీం పూర్వపుత్రామితి గురు పుత్రాం మహీర్గే సహస్రధారాం సహస్రధారాం బృహతీం సహస్రధారామితి సహస్రధారాం బృహతీం దుదుక్షన్ దుదుక్షన్నితి దుదుక్షన్ ఇమాం తే ఏ ధియం ధియం ప్రభారే భరే మహః మహోమహీయం మహీమస్య అస్య స్తోత్రే స్తోత్రే ధిషణా ధిషణాయత్ యత్తే ఆనజే ఆనజైత్యానజే తముత్సవే ఉత్సవే చ ఉత్సవ ఇత్యుత్ సవే చ ప్రసవే ప్రసవే చ ప్రసవ ఇతి ప్రసవే చ సాసహిం సాసహీంద్రం ససహిమితి ససహిం ఇంద్రం దేవాసాః దేవాసశవసా శవసామదన్ అమదన్నను అన్విత్యను విభ్రాడ్ బృహత్ విభ్రాడి విభ్రాడ్ బృహద్వీపత్ పిబదు సోమ్యం సోమ్యం మధు మద్వాయో పాయద్దధత్ దదద్యజ్ఞవాచౌ యజ్ఞవాత అవిష్కృతం యజ్ఞవాతాయితి యజ్ఞ పాతౌ అవిష్కృతమిత్యవిష్కృతం వాతజూతోయ వాతజూత ఇతి వాత జూత యో అభిరక్షతి అభిరక్షతి అభిరక్షతీత్యవి రక్షతి పునః ప్రజా ప్రజా కుపోష ప్రజా ఇది ప్రజా కుపోష పురుధా పురుధావి విరాజతి రాజతీతి రాజతి ఏనా పవక పవక చక్షసా చక్షసా మురణ్యంతం మురణ్యంతం జనాం జనాను అన్విత్యను త్వన్వారుణ వరుణ పశ్యసి పశ్యసీతి పశ్యసి దేవ్యా అధ్వర్యూ అధ్వర్యూ ఆగతం అధ్వర్యూ ఇత్యధ్వర్యూ ఆగతం ఘటాం రథేన రథేన సూర్యత్వజా సూర్యత్వచే సూర్య ప్రజా మధ్వాయజ్ఞం యజ్ఞాంసం సమంజాచే అంజాచే ఇత్యంజాచే ఆనాః నైలాభిః ఇలాభిర్విదధే విదధే సుషస్తి సుషస్తి విశ్వానరః సుషస్తీతి సుషస్తి విశ్వానర సవిత సవిత దేవః దేవయేతు ఏత్విత్యేతు అపి యథా యథా యువానః యువానో మత్సరథా మత్సరథానః నో విశ్వం విశ్వం జగతే జగదభివిత్వే అభివిత్వే మనీషా అభివిత్త ఇత్యభివిత్వే మనీషేతి మనీషా యజద్య అద్యకటే కర్చా వృత్రహన్ వృత్రహన్ముతగాహ వృత్రహన్నితి వృత్ర అన్ ఉదగా అభి ఉదగాయుత్ అగాహ అభి సూర్య సూర్యేతి సూర్యా సర్వం తత్ హరింద్ర ఇంద్రతే తే వశే వశ ఇది వశే తరణిర్విశ్వదర్శత విశ్వదర్శతో జ్యోతిష్కృత్ విశ్వదర్శత ఇది విశ్వ దర్శత జ్యోతిష్కృతసి జ్యోతిష్కృతి జ్యోతి కృతే అసి సూర్యా సూర్యేతి సూర్యా విశ్వమాభాసి ఆభాసి భాసి రోచనం రోచనమితి రోచనం తత్సూర్యస్య సూర్యస్య దేవత్వం దేవత్వం తత్ దేవత్వమితి దేవత్వం తన్మహిత్వం మహిత్వం మధ్యా మహిత్వమితి మహిత్వం మధ్యా కర్తోః కర్తోర్వితాతం వితాతాంసం వితాతమితి వితాతం సంజాభార జభారేతి జభారా ఇదయుక్త అయుక్త హరితః హరితస్తథస్థాత్ సథస్థాదాత్ సథస్థాదితి సథస్థాత్ ఆద్రాత్రీ రాత్రీ వాసాః వాసస్తంభే తనుతే శిమస్మై శిమస్మాయితి శిమస్మై తన్మిత్రస్య మిత్రస్య వరుణస్య వరుణస్యభిచక్షే అభిచక్షే సూర్యాః అభిచక్ష ఇత్యభిచక్షే సూర్యో రూపం రూపం కృణుతే కృణుతే యోరుపస్థే ఉపస్థ ఇత్యుపస్థే అనంతమన్యత్ అన్యద్విషత్ విషాదస్య అస్య వాజాః వాజః కృష్ణం కృష్ణమన్యతే అన్యద్ధరితాః హరితస్సం సంభరంతి భరంతీతి భరంతి బ్రహ్మాన్ మహాసి అసిదూర్యా సూర్యవటే బలాదిత్యా ఆదిత్యమహాన్ మహాసి అసీత్యసి మహస్తే తే సతో మహిమా మహిమా ప్రణశ్యతే ప్రణశ్యతే దేవమహాన్ మహాసి అసీత్యసి వత్సూర్యా సూర్యస్రవసా స్రవసా మహాన్ మహాసి అసి సత్రా సత్రమహాన్ మహాసి అసీత్యసి మన్హా దేవానామ సూర్య పురోహీత విరోహీతో విభూ పురోహీతీ పుర హీత విభుజ్యోతిభ్యం అదాభ్యమిదాభ్యం శ్రాయంతైవ సూర్యం శ్రాయంత ఇవేతి శ్రాయంత ఇవ సూర్యం విశ్వా విశ్వేతి ఇంద్రస్య ఇంద్రస్య భక్షత భక్షతేతి భక్షత వసూని జాతే జాతే జనమానే జనమానవోజసా ఓజసా ప్రతి ప్రతి భాగం భాగన్న దీధిమా దీధిమైతి దీధిమా అద్యాదేవా ఉదీతా ఉదీతా సూర్యస్య ఉదితేత్ ఈత సూర్యస్య నిహి నిరాంహస ఆంహస పిభృత పిభృతా నిహి నిరవద్యాత్ అవద్యాదిత్యవద్యాత్ తన్నా మిత్ర మిత్రో వరుణ వరుణో మామహంతా మామహంతమదీతి మమహంతమితి మమహంతా అదీతి సింధో సింధు పృథివీ పృథివీ ఉత ఉత ద్యో ద్యోరితి ద్యో ఆ కృష్ణేన కృష్ణేన రజసా రజసా వర్తమాన వర్తమానో నివేశయన్ నివేశయన్ అమృతం నివేశయన్ నిధి నివేశయన్ అమృతం మత్యం మత్యం చేతి హిరణ్యయేన సవిత సవితారథేన రథేనా దేవ ఆ దేవ దేవో యాతి యాతి భువనాని భువనాని పశ్యన్ పశ్యన్నితి పశ్యన్ ప్రవాజే వావృజే సుప్రయా వవృజయితి వవృజే సుప్రజా బలి సుప్రజాయితి సుప్రజా పరిహిరేషామా విష్పతీవ ఆ విష్పతీవ విష్పతీవ వీరీటే విష్పతీ ఇవేతి విష్పతీ ఇవ వీరీటయ్యాతే విషామక్తో అక్తో వృషసా వృషస పూర్వభూత పూర్వభూత వాయు పూర్వభూత పూర్వ భూత ఆయు పూషా పూషా స్వస్తయే స్వస్తయే నియుక్తాయుక్త ఇంద్రవాయో బృహస్పతి ఇంద్రవాయో ఇది ఇంద్రవాయో బృహస్పతి మిత్ర మిత్రాగ్ని అగ్ని భూషణం భూషణం భగం భగనిది భగం ఆదిత్యాన్మారోతం మారోతం గణం గణమితి గణం వరుణ ప్రావిత ప్రావిత భూవతే ప్రావితేతి ప్రవిత భువన్మిత్ర మిత్రో విశ్వాభి విశ్వాభిరుతిభిః ఓతిభిరిత్యోతిభిః కరతాన్న నస్సురాధస సురాధస ఇతి సురాధస అధీన ఇంద్ర ఇంద్రైషాం ఏషాం విష్ణా విష్ణా సజాత్యానాం విష్ణో ఇది విష్ణో సజాత్యానామితి సజాత్యానాం ఇతామరుత మరుతో అశ్విన అశ్వినేత్యశ్విన అగ్న ఇంద్ర ఇంద్రవరుణ వరుణమిత్ర మిత్రదేవా దేవాశ్రద్ధా శ్రద్ధప్రా ప్రయంత యంతమారుత మారుతోత ఉత విష్ణు విష్ణు ఇది విష్ణు ఉభా నాసత్యా నాసత్యా రుద్ర రుద్రో అధ అధగ్నా పూషా పూషా భగా భగస్ సరస్వతీ సరస్వతీ యుషంత యుషంతే యుషంత ఇంద్రాగ్నే మిత్రవరుణ ఇంద్రాగ్నే ఇంద్రాగ్నే మిత్రవరుణాదీతి అదీతిగ్రస్వాహ స్వపృథివీం స్వరితి స్వాహ పృథివీం మరుతా మరుత పర్వతాన్ పర్వతాం అపహ అపయిత్యపహ హువే విష్ణు విష్ణు పూషణం పూషణం బ్రహ్మాణ బ్రహ్మాణస్పతి పతిం భగం భగం నో సాంసం సాంసాం సవితారం సవితారమూతయే ఊతయూతయే అస్మే రుద్రా అస్మేస్మే రుద్రా మేఘనా మేఘనా పర్వతాస పర్వతాసో వృత్రహత్యే వృత్రహత్యే పరాభూత వృత్రహత్యే వృత్రహత్యే పరాభూత సజోషా పరాభూతీ భర భూత సజోషాది స జోషా విశ్వాంసతే సాంసతే స్తువతే స్తువతే ధాయీ ధాయీ వజ్ర వజ్రైంద్రజ్యేష్టా ఇంద్రజ్యేష్టాస్మాన్ ఇంద్రజ్యేష్టా ఇంద్రజ్యేష్టా అస్మాంతు అవంతు దేవా అర్వాంచో అద్యాజత్రజత్రా ఆవాహ ఆవాహ ఓ ఆద్ది ఆద్ది భయమాన భయమానో వ్యయేయం వ్యయేయమితి వ్యయేయం సాధన్న నో దేవా దేవానిజురా యుజురో వృటస్ నిజురీ నిజురా వృటస్ధం ్రాద్ధం కర్తాత్ కర్తాదవపదా అవపదో యజత్రా అవపద ఇత్యవపదా యజత్రా ఇది యజత్రా విశ్వే దేవా దేవా శృణుత శృణుతేమం ఇమాం అవం అవం మే మే యే అంతరిక్షే అంతరిక్షే యే యముపా ఉపద్యవీ యవిష్ఠా స్థేతిష్ఠా ఏ అగ్నిజిహ్వా అగ్నిజిహ్వా ఉత అగ్నిజిహ్వా ఇత్యగ్ని జిహ్వా ఉత వాయజత్రాజత్రా ఆసద్యా ఆసద్యాస్మిన్ ఆసద్యేత్యా సద్యా అస్మిన్ బర్హిషి బర్హిషి మాదయధ్వం పాదయుద్ధమితి మాదయధ్వం దేవేభ్యో హి హి ప్రథమం ప్రథమై యజ్ఞేభ్యో అమృతత్వం అమృతత్వాం సువసి అమృతత్వమిత్యమృతత్వం సువసి భాగం భాగముత్తమం ఉత్తమమిత్యోత్ తమం ఆయతే ఇద్దామానం దామానాం సవిత సవితర్వీ వ్యోన్ముషే ఓన్ముషే నూచీనా అనూచీనా జీవిత జీవిత మానుషేభ్య మానుషేభ్యైతి మానుషేభ్య ప్రవాయుం వాయుమచ్చా బృహతి బృహతి మనీషా మనీషా బృహద్రాయం బృహద్రాయం విశ్వవాహారం బృహద్రాయమితి బృహత్ ప్రాయం విశ్వవాహారాం రథప్రాం విశ్వవాహారమితి విశ్వవాహారం రథప్రామితి రథ ప్రా యుగద్యామాయుతా యుగద్యామేతి ద్యుగత్ నియుత పత్యమాన నియుత ఇది నియుత పత్యమాన కవి కవి కవి కవిని యక్షసి యక్షసి ప్రయజ్యో ప్రయజ్యో ప్రయజ్యో నిద్రాం భూవే భువే పూతదక్షం పూతదక్షం వరుణం పూతదక్షమితి పూతదక్షం వరుణం చిషాదశం విషాదశమితి దిశాదశం ధీరం ఘృతాచీ ఘృతాచీ సాధం తా సాధం తేతి సాధం తా తస్రాయువాచావ యువాచావత్సుతా సుతానాసత్యా నాసత్యా వృత్తవర్ణైష వృత్తవర్ణైషి వృత్తవర్ణైష ఆయాతం యాతాం రుద్రవర్తనీ రుద్రవర్తనీ ఇతి రుద్రవర్తనీ విదద్యతి యది సరమా సరమా రుగ్ణం రుగ్ణమద్రే అద్రేర్మహి మహి పాసా పాస పూర్వ్యం సభ్యకరితి అగ్రం నయత్ అయస్సుపది సుపదీ సుపదీ అక్షరాణమక్షారవం ప్రథమా ప్రథమా జానతి జానతి గాతే గాదితి గాత్ నగిస్వసం స్వశమవీరన్ అవీరన్నన్యం అన్యమస్మాత్ అస్మాద్వానరాత్ వైద్వానరాత్రయేతారమగ్నే పురయేతారమితి పునః ఏతారం అగ్నేరిత్యగ్నేమేనం ఏనమృతన్ అమృతన్నమృతా అమృత అమర్త్యం అమర్త్యం వైశ్వానరం వైశ్వానరం క్షైత్రాజిత్యాయ క్షైత్రాజిత్యాయ దేవా క్షైత్రాదిత్యాయ క్షైత్రాదిత్యాయ దేవా ఇది దేవా ఉగ్రాయి ఘనినా విఘనినా మృధా విఘనినేది ఘనినా మృధా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని హవామహే ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని హవామహితి హవామహే ప్రాణాళాస ప్రళాత ఈదృశే ఈదృశ ఇదీదృశే ఉపాస్మై అస్మై గాయత గాయత నర నర పవమానాయ పవమానాయేందవే ఇందవైతీందవే అభిదేవాన్ దేవాం ఇయక్షతే ఇయక్షత ఇతీయక్షతే ఏ త్వాహిహత్యే అహిహత్యే మఘవన్ అహిహత్యైత్యహి హత్యే మఘవన్నవర్ధన్ మఘవన్నితి మఘవన్ అవర్ధన్యే ఏ సాంబరే సాంబరే హరివ హరివోయే హరివహితి హరి ఏ గయిష్టౌ ద్వయిష్టాయితి గో ఇష్టౌ ఏ త్వా నూనం నూనమనుమదంతి అనుమదంతి విప్రాః అనుమదంతీత్యనుమదంతి విప్రా పిబ పిబేంద్ర ఇంద్రసోమం సోమాం సగణః సగణో మరుద్భిః సగణ ఇతి స గణ మరుద్భిరితి మరుద్భిః జనిష్ఠా ఉగ్ర ఉగ్ర సహసే సహసే తురాయ తురాయ మంద్ర మంద్రగోజిష్ఠ ఓజిష్ఠో బహుళాభీమాన బహుళాభీమాన ఇది బహుళ అభిమాన అవర్ధన్నింద్రం ఇంద్రం మరుతాః మరుతశ్చితే చిదత్ర అత్ర మాత మాతాయత్ యద్వీరం వీరం దధనతే దధనద్ధనిష్ట ధనిష్ఠేతి ధనిష్ట ఆతూ తూనాః ఇంద్రా ఇంద్రవృత్రహన్ వృత్రహన్నస్మాకం వృత్రహన్నితి వృత్ర అన్ అస్మాకమర్థం అర్థమాగహి ఆగహి గహీతి గహి మహాన్ మహీభీ మహీభీరుతిభీ ఊతిభిరిత్యోతిభీ త్వమింద్ర ఇంద్ర ప్రదోత్తిషు ప్రదోత్తిష్వభి ప్రదోత్తిష్విది ప్రదోత్తిషు అభివిశ్వా విశ్వానా అసి అసి స్పృధా స్పృధయితి స్పృధా అశస్తి జనిత అశస్తిహేత్యశస్తి జనిత విశ్వతో విశ్వతోరసి విశ్వతోరితి విశ్వతో అసిత్వం తంతూవర్య పూర్య దర్శ్యత తర్ష్యత ఇది దర్శ్యత అనూతే చే సుష్మం సుష్మం తురయంతం తురయంతమీయతు ఈయతు క్షోణీ క్షోణీ శిశుం క్షోణీ ఇది క్షోణీ శిశున్నా నమాతరా మాతరేతి మాతరా విశ్వాస్తే తే స్పృధా స్పృతస్మృయంత స్మృయంత మన్యవే మన్యవే వృత్రం వృత్రయ్యతే ఇంద్ర ఇంద్రతోర్వసి తోర్వసీతి తోర్వసి అలభ్యే సవిత సవిత పాయుభ సవితరితి సవిత పాయుభిష్ం పాయుభిరితి పాయుభీ తాం శివేభీ శివేభీరద్యా అద్య పరీ పరీ పాహి పాయిన నోగయం గజమితి గజం హిరణ్యజిహ్వస్సు మితాయ హిరణ్యజిహ్వైతి హిరణ్య జిహ్వ సువితాయ నవ్యాసే నవ్యాసే రక్ష రక్ష మాతీ మాగన్న నో అగశాంస అగశాంస ఈషత అగశాంసైత్యగ శాంస ఈషతేతి ఈషత ప్రవీరయా వీరయా శుచాయ వీరయేతి వీర యా శుచాయో దద్రిలే దద్రిలే వామద్ధర్యుభై అధ్వర్యుభిర్మధూమంత అధ్వర్యుభిరిత్యధ్వర్యుభై మధూమంత సుతాసా మధూమంత ఇది మధు మంత సుతాస ఇది సుతాసా మహావాయో వాయో నియుతా వాయో ఇది వాయో నియుతో యాహి నియుత ఇది నియుతా యాహ్యక్ష అక్షివాతస్ అంధసో మదాయ మదాయేతి మదాయ కావ్యయో రాజానేషు ఆజానేషు కృత్వా ఆజానేష్విద్యా జానేషు కృత్వా దక్షస్య దక్షస్య దురోణే ద్రోణైతి ద్రోణే విసారసా సదస్తే సదస్థ సదస్థైతి సదస్తే ీనో విత వితో రశ్మి విదాత విత రశ్మిషామద అదస్వీతి స్వితాసీ ఆసీ ఉపరి ఉపరి స్వితే స్వితాసీ ఆసీదిసీ రేతోధాసన్ రేతోధా ఇది రేత దా ఆసన్ మహిమానా మహిమాన ఆసన్ ఆసన్ స్వధా సధా అవస్థాత్ అవస్థాత్ ప్రయాతి ప్రయాతి పరస్థాత్ ప్రయాతిరిచి ప్రయాతి పరస్థాది పరస్థాత్ ఆరోదసీ రోదసీ అపృణత్ రోదసీ రోదసీ అపృణదాస్వాహ ఆస్వాహ స్వర్ణమహత్ మహజ్జాతం జాతయ్యేనం ఏనావసాహ అవసో అధారయన్ అధారయన్ నిత్యధారయన్ సో అధ్వరాయ అధ్వరాయ పరీ పరీ నీయతే నీయతే కవి కవిరత్యాహ అత్యోనా నవాజసాతయే వాజసాతయే చనోహిత వాజసాతయేతి వాజ సాతయే చనోహిత ఇది చనాహిత ఉత్తేభిర్వృత్రహంతమా వృత్రహంతమాయా వృత్రహంతమేతే వృత్రహం తమా యామందానా మందానాచీత్ చిదా గిరా ఆ గిరా గిరేతి గిరా ఆంఘోషైరావివాసత ఆవివాసత ఇత్యా వివాసత ఉపాన సూనవా సూనభో గిరా గిర శృణ్వంతో శృణ్వంతమృత అమృతే స్మృళీకాభవంతోమృళీకా ఇదీకాంతు నైతీన బ్రహ్మాని మే మే మతయా మతయశ్రం సాం సురాతా సురాతస్సుష్మా సుష్మాయత్తి ఇయత్తి ప్రభృత ప్రభృతో మే ప్రభృత ఇది ప్రభృత మే అద్రీ అద్రిరిత్యద్రీ ఆరాసతే శాసతే ప్రతి ప్రతి హరియంతి హరియంత్యుక్తా ఉత్తేమా ఇమా హరీ హరీ వహత హరీ హరీ వహతస్తా నో అచ్చ అచ్చేత్యచ్చ అర్థమాదే ఆవే తే మఘవన్ మఘవన్నకీ మఘవన్నితి మఘ కన్ నో నవాన్ వాం అస్తి వాని వాన్ అస్తి దేవత దేవత విదాన విదాన విదాన జాయమాన జాయమానో నశతే నశతేన నజాత జాతో యాని జాని కరిష్యా కరిష్యా కృణి కృణి ప్రవృద్ధ ప్రవృద్ధేతి ప్రవృద్ధ తదితే ఇలా ఆశ ఆశ భువనేషు భువనేషు జ్యేష్టం జ్యేష్టయతో జ్ఞే యజ్ఞ ఉగ్రహ ఉగ్రస్పేష నృమ్ పేష నృమ్ ఇది క్లేష నృమ్ సద్యో జ్ఞాన జ్ఞానో నీణాతి క్రీణాతి శత్రూన్ శత్రూ నను అనుయం యం విశ్వే విశ్వే మదంతి మదంత్యూమా ఊమాయుమా ఇమా ఉత్వా ఊమయ్యూ తా పురువసో పురువసో గిరా పురువసో ఇది పురువసో గిరో వర్ధంతు వర్ధంతు మమేతి మమ పవకవన్నాయ పవకవన్నా పవక కన్నా శుచాయో విపశ్చిత విపశ్చితో విపశ్చిత విపశ్చిత అభిస్తోమై స్తోమైరనూషత అనూషతేనూషత యస్యాయం అయం విశ్వాః విశ్వ ఆర్యాః ఆర్యో దాసాః దాసస్యేవధిపాః సేవధిపా అరిః సేవధిపా ఇతి సేవధిపాః అరిరిత్యరిః ఇరశ్చేత్ ఇదర్యే అర్యే ఋషమే ఋషమే పవీరవి పవీరవి తృభ్యేత్ ఇత్సః సో అజ్యతే అజ్యతే రయిః రయిరితి రయిః అయాం సహస్రం సహస్రమృషీభిః ఋషేభిః సహస్కృతః ఋషేభిః ఋషిభిః సహస్కృతః సముద్ర ఏవ సహస్కృత ఇతి సహాః కృతః సముద్ర ఏవ పప్రథే సముద్ర ఇవేతి సముద్రః ఇవ పప్రథ ఇతి పప్రథే సత్యః సః సోలస్య అస్య మహిమా మహిమా గృణే గృణే సవాః శవో యజ్ఞేషు యజ్ఞేషు విప్రరాజ్యే విప్రరాజ్య ఇతి విప్రరాజ్యే ఓ